ఆధ్యాత్మికత ఐదవది. ఆధ్యాత్మికంగా నీ జీవితం నడపడం కోసం నువ్వు మఠాలకు వెళ్ళిపోనక్కర్లేదు. నీలో దాగి ఉన్న కోరికల నుండి నువ్వు పారిపోలేవు. నీకు అత్యంత ఆవశ్యకమైన అవసరాలను వెనక్కి పెట్టలేవు. తిండి, లైంగిక వాంఛలు, నిద్ర, స్వీయ సంరక్షణ మూల ప్రవృత్తులకు అదనంగా దేవునిలో లీనమవ్వాలన్న ఉన్నత ప్రేరణ కూడా ఉంటుంది. మనలో ఉన్న ఈ దైవిక వాంఛ నెరవేరకపోతే మనకు శాంతి ఉండదు. సర్వజగత్తు, ప్రతి మానవుడు ఏ దైవం చేత సృష్టింపబడ్డారో అటువంటి సర్వాంతర్యామి సర్వవ్యాపకుడైన దైవం యొక్క అనుభూతిని పొందాలని మనం అందరం కోరుకుంటాం. భగవంతుడు మన అందరినీ సృష్టించాడని, ఆఖరికి ఆయన్ని మనమందరము చేరుతామన్న ప్రత్యక్ష అనుభూతి మనకు భద్రత, ఆనందం, బలాన్ని ఇస్తుంది. కోట్లాది పురుష స్త్రీ విద్యార్థికులు లక్ష్యం లేక బాధపడుతున్నారు. ఆత్మవిశ్వాసం కూడా లేక కుర్రవాళ్ళు అసంతృప్తికి, ఆశాభంగానికి లోనవుతున్నారు. ప్రాపంచిక చదువుతో పాటు వారికి మనం కొంత ఆధ్యాత్మిక విద్య కూడా అందించాలి. కోట్లాది పురుష స్త్రీ విద్యార్థికులు లక్ష్యం లెక్క బాధపడుతున్నారు. ఆత్మవిశ్వాసం కూడా లేక కుర్రవాళ్ళు అసంతృప్తికి, ఆశాభంగానికి లోనవుతున్నారు. ప్రాచ్యంపక చదువుతో పాటు వారికి మనం కొంత ఆధ్యాత్మిక విద్య కూడా అందించాలి. మేధస్సు, శక్తి, భౌతిక పదార్థాలపై ఇప్పటివరకు 3 స్థాయిల్లో మానవులు పరిశోధన చేశారు. అయినప్పటికీ శాంతియుతంగా జీవించే విధానం, సమస్యలు, కష్టాలు, బాధలు లేని ఆనందం పొందడానికి మనం ఒక మార్గాన్ని కనుగొనలేము. మనం ఈ మతం, ఆ మతం గురించి అధ్యయనం చేస్తాము. మనం ఈ చర్చికి, ఆ దేవాలయానికి వెళుతాము. అయినప్పటికీ మనం ఇంకా ఆ మార్గాన్ని కనుగొనలేదు. ఈ గందరగోళానికంతా కారణం మనం ఎవరో మనం తెలుసుకోకుండా ఇతరులకు మన పరిచయం చేసుకుంటాము. మనకు మనమే అపరిచితులు అయినప్పటికీ మనం వివాహం చేసుకుంటాము, పిల్లలను కంటాము, ఇల్లు కట్టుకుంటాము, ఇతరులను ప్రేమిస్తున్నామని ప్రకటిస్తాము. కష్టాలు, బాధలు లేని ఆనంద స్థితిని పొందటానికి సహాయకారైన శిక్షణ మన నిత్య జీవితంలో లోపిస్తున్నది. ఎవరు కూడా మన అంతరంగంలోనికి ఎలా చూడాలి, ఎలా కనుగొనాలి, ఎలా నిర్ధారించుకోవాలో మనకు బోధించడం లేదు. బాహ్య ప్రపంచంలోని వస్తువులు తెలుసుకోవడం, చూడడం మనకు నేర్పుతున్నారు. కానీ ఈ అంతరంగ శిక్షణ విజ్ఞానం లోపిస్తున్నది. కళాశాల నుండి విశ్వవిద్యాలయం నుండి అత్యుత్తమ శ్రేణిలో మనం పట్టభద్రమైన మనకి ఇంకా అసంతృప్తి గోచరిస్తుంటుంది. జీవితం గురించి ముఖ్య ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. నేనెవరు, నేను ఎక్కడి నుండి వచ్చాను, జీవిత పరమావధి ఏమిటి, ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్తున్నాను. ఆధునిక విద్యా పద్ధతి మనకు సంపత్తు గురించి ఆలోచించే ఈ భావ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, విజయవంతులవడానికి సహాయపడుతుంది. అది మనకు మనమెవరో తెలుసుకోవడంలో సహాయపడదు. నిన్ను నువ్వు తెలుసుకుంటకు నువ్వెక్కడికో వెళ్ళనక్కర్లేదు. నిన్ను నువ్వు కలుసుకోవాలనుకుంటే నువ్వు స్థూలం నుంచి సూక్ష్మానికి, అక్కడి నుంచి సూక్ష్మతరానికి, ఆఖరకు జీవితం యొక్క సూక్ష్మస్థాయిని మార్గాన్ని అనుసరించాలి. నిన్ను నువ్వే పరిశోధించుకోవాలి. ఎందుచేతనంటే మతాలు ఈ అవసరాన్ని తీర్చవు. నీ మతాన్ని నువ్వు అనుసరించవద్దని, దాన్ని నమ్మవద్దని నేను చెప్పదడం లేదు. సాధారణంగా మతాలు జీవితంలోని కొన్ని ముఖ్య ప్రశ్నలకు జవాబులు ఇవ్వవు. మతం నువ్వేం చేయాలో, ఏమి చేయకూడదో చెప్తాయి. కానీ మతాలు నువ్వెవరో, నువ్వు ఎలా ఉండాలో చెప్పవు. సజీవ మానవుడే అన్ని దేవాలయాలు, చర్చల కన్నా అతి ముఖ్యమన్న ఒకే ఒక సిద్ధాంతాన్ని మనం అంగీకరించకపోతే మనం ఎన్ని గోపురాలు చర్చలు కట్టినా ఏమీ లాభం ఉండదు. శృతులు ఏమని ఘోషిస్తాయంటే, మానవ దేహం అన్ని దేవాలయాలను అతి ముఖ్యమైనది. లోనికి చూడు, అంతరంగాన్ని అన్వేషించు. అక్కడ నీ అంతరాలలో సార్వభౌముడు నివసిస్తున్నాడు. ఏ రోజైతే ఇది నువ్వు తెలుసుకుంటావో నువ్వు ఆనందం పొందుతావు. దేవుని నమ్మడం ఏమీ తప్పు పని కాదు. అది చాలా మంచి విషయం. ఎందుచేతనంటే నీకు కనీసం నమ్మకం ఉన్నది. కానీ దేవుడు నీలోనే ఉన్నాడన్న విషయం మర్చిపోకు. విద్యాశిక్షణలో భాగంగా ఆధ్యాత్మికతను ఖచ్చితమైన, అందరికీ అర్థమయ్యే విధంగా మనం స్పష్టీకరించాలి. ఏదైతే మన ఆలోచనను, మాటలను, చర్యలను అదుపులో పెట్టుకోవడంలో సహాయపడుతుందో, ఏదైతే మనం చైతన్యం యొక్క మూలకేంద్రం వైపు నడిపిస్తూ మన అంతర్గత సామర్థ్యాలను వెలుగుతీస్తుందో, అదే ఆధ్యాత్మికత. అటువంటి ఆధ్యాత్మిక సూత్రాల మీద ఆధారపడిన విద్య మానవుని స్వయం శక్తితో, ఆత్మవిశ్వాసంతో బాహ్య ప్రపంచంలో చురుకైన వ్యక్తిగా రూపుదిద్దుతుంది. అదే సమయంలో మానవాళి తన ప్రాపంచిక దృక్పథాన్ని విస్తృతం చేసుకోవడంలో సహాయపడి శాశ్వత సత్య అన్వేషణలో అంతర్ముఖంగా వెళ్ళడానికి దోహదపడుతుంది. ఆధ్యాత్మికత మీద ఆధారపడ్డ విద్య మాత్రమే మన బాహ్య అంతర్గత జీవితాల్లో పొందికైన సమత్వం తీసుకోరాగలదు. దేవుణ్ణి ఉనికిని తెలిపే సిద్ధాంతాల జ్ఞానం క్రమశిక్షణ నేర్చుకోవడం కన్నా ముఖ్యం కాదు. ఈ క్రమశిక్షణ మనకు దేవుని ప్రత్యక్షానుభూతిని కలుగు చేస్తుంది. నిశ్శబ్దంగా కూర్చొని మనస్సును ఏకాగ్రతతో ఉంచడం పిల్లలకు నేర్పాలి. వారి శాంత ఏకాగ్ర మనస్సు ద్వారా పిల్లలు నిజమైన శాంతి సౌఖ్యాల క్షణిక దర్శనాన్ని పొందగలరు. దేవుడు ఉన్నాడన్న నమ్మకం ఉండాలని వాళ్ళను మనం బలవంతం చేయనక్కర్లేదు. అయినప్పటికీ వాళ్ళ ఆంతరిక స్వభావాలు, సంస్కారాలకు అనుగుణంగా వాళ్ళ అంతఃసామర్థ్యాలు వెలికితీసి, ఆత్మవిశ్వాసం సంపాదించి, దేవుణ్ణి అన్వేషించాలన్న ప్రేరణ కలిగించేటట్టు అవకాశం మనం వారికి కలుగ చేయాలి. అంతరంగంగా పిల్లలు దైవక గుణాలు పెంపొందించుకునే అవసరం ఉంది. భౌతిక మాత్రమే అయిన దానికి కోడిగుడ్డుపై పెంకు ఉన్నట్టుగా హద్దులు ఉన్నాయి. ఆధ్యాత్మికకు అనంత క్షితిజం, హద్దులు లేని స్వేచ్ఛ ఉన్నాయి. అది విజ్ఞానంతోనూ, నిరంతర కాంతి జీవితం ఆనందంతోనూ నిండి ఉంటుంది. ఎప్పుడైతే వ్యక్తి సంపూర్ణ నిర్లిప్త భావంలో ఉంటాడో అప్పుడు తనను సర్వాంతర్యంతో విశాలమైన గాఢమైన బాంధవ్యంలో ఉన్నాడని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే అహం దానికన్నా ఉన్నతమైన దాని గురించి, ఆత్మ గురించి జాగ్రత్త పొందుతుందో అప్పుడు ఆధ్యాత్మికత అభివ్యక్తమవుతుంది. ఎప్పుడు ప్రత్యక్ష వ్యక్తిత్వం తెలుస్తుందో అప్పుడు ఆధ్యాత్మికత ఉదయిస్తుంది.